శిష్యుడు సెలవు గైకొనుట. ఇతి శ్రుత్వా గురోర్వాక్యం ప్రశ్రయణ కృతానతః సతేన సమనుజ్ఞాతో యయో నిర్ముక్త బంధనః. 578. ఇతి ఈ విధముగా గురోః గురువు యొక్క వాక్యం వాక్యమును శ్రుత్వా విని ప్రశ్రయణ వినయముచే కృతానతః చేయబడిన నమసారము కలవాడే సహా ఆ శిష్యుడు తేన గురువుచే సమనుజ్ఞాతః అనుజ్ఞాయబడినవాడే నిర్ముక్త బంధనః తొలగన బంధము కలవాడే యయో వెళ్ళిను. గురురేష సదానంద సిద్ధౌ నిర్మగ్నమాన సహ పావయన్ వసుధాం సర్వాం విచచార నిరస్తరః. 579. ఏషహై గురుః గురువు సదా ఎల్లప్పుడును ఆనందసిద్ధి ఆనంద సముద్రము నందు నిర్మగ్నమాన సహ మగ్నమైన మనస్సు కలవాడే నిరస్తరః భేదబుద్ధిలేనివాడే సర్వాం సమసామెన వసుధాం భూమిని పావయన్ పవిత్రముజేచు సర్వాం సమస్తమైన వసుధాం భూమిని విచచార సంచరించెను.